கொண்டல சீனிவாசா கேடு கொண்டல சீனிவாசா மூடு மூர்த்துல திருமலேசா ஏடேடு ஜன்மல பாபமுல எடபாபி ப்ரோச்சே வெங்கடேசா ధనవంతుడు కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకె ప్పుడు సమపాత్రుడు మమకారాలు ఉండరాదని మాతల నీలాలు తీసుకొందు దని ఏది లేదని నిలువు దోపిడి ఒలుచుకొందు వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులని ఊడ్చుకొందు అడుగడుగున వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధనున్నది పద్మయుగళము సంసార సాగర తరణ